యేసు యోర్ధాను నదిలో బాప్తిస్మం తీసుకున్న సమయంలో పరిశుద్ధాత్మ పావుర రూపంలో ఆయనపై దిగివచ్చెను. నీవు నా ప్రియమైన కుమారుడు, నీ యందు నేను ఆనందించుచున్నాను. నూతన జీవము నొసగి మమ్ము యేసుని రూపంగా మలచుమయ్యా.